దీవించు దేవా పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా. మంచిని మరచి చెడుతనం పెంచిన, మంచిని మరచి చెడుతనం పెంచిన పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా. ప్రేమను విడచి క్రోధము పెంచిన, ప్రేమను విడచి క్రోధము పెంచిన పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా. పగను పెంచుకున్నాను క్షమించవా, సహనము శాంతిని కోల్పోయాను క్షమించవా, క్షమించవా దేవా క్షమించవా, క్షమించవా దేవా క్షమించవా. పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా పాపిని నేను ప్రభువా.